అందని ఒకే ఒక అందా నీవు రవివర్మకి అందని ఒకే ఒక అందా నీవు రవి చూడని పాడని నవ్యనాదా నీవు రవివర్మకి అందని ఒకే ఒక అందా నీవు ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై పాడని రవివర్మకి అందని ఒకే ఒక అందా నీవు జారి నీలిమైపోయే ఏ ఉదయము నుదుట చేరి కుంకుమైపోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలే రవివర్మకి అందని ఒకే ఒక అందా నీవు రవి చూడని పాడని నవ్యనాదా నీవు రవివర్మకి అందని ఒకే ఒక అందా నీవు